పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 17వ భాగం. సూర్యుని నుంచి వచ్చే వెలుగులో అన్ని రకాల తరంగాలు ఉంటాయి. అవన్నీ కలకలిసినందుకే సూర్యుని వెలుగు తెల్లగా కనబడుతుంది. అంతరిక్ష కేంద్రంలో వారికి సూర్యుడు తెలుపు రంగులో కనిపించడానికి కూడా ఇదే కారణం. ఇక సూర్యుని నుంచి ఊదారంగు కన్నా తక్కువ అలల నిడివిగల కిరణాలు కూడా వస్తాయి. వాటిని అల్ట్రావైలెట్ కిరణాలు అంటారు. ఎరుపు కిరణాల కన్నా ఎక్కువ నిడివి గల తరంగాలను ఇన్ఫ్రారెడ్ అంటారు. ఈ రకం కాంతి మన మామూలు కళ్ళకు కనిపించదు. ఎందుకు కనిపించదు లాంటి ప్రశ్నలు ప్రస్తుతానికి మనకు అనవసరం. సూర్యుని కాంతి భూమిదాకా చేరాలంటే అది వాతావరణంలో నుంచి పయనిస్తూ రావాలి. వాతావరణంలో రకరకాల ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఉంటాయి. అంటే వాతావరణంలో దుమ్ము కణాలు ఉన్నాయి, నీటి ఆవిరి ఉంది అని అర్థం. వస్తున్న కాంతి వీటికి తగులుతుంది. కాంతి దేనికి తగిలినా అది కదిలే దిశ మారుతుంది. వాతావరణంలో పయనిస్తున్న వెలుగు అదే పనిగా దిశలు మారుతూ ఉంటుంది. అందుకే సూర్యరశ్మి నేరుగా సోకని చోట్ల కూడా వెలుతురు ఉంటుంది. ఈ పద్ధతి లేకుంటే మనకు ఇంట్లో ఏ వస్తువు కనిపించేది కాదు. అసలు చెట్టు కిందనే చీకటిగా ఉండేది. ఇక వాతావరణంలోని నీటి కణాలు వెలుగులోని అలల కన్నా పెద్దవి కాబట్టి అవి అన్ని రకాల వెలుగును దారి మళ్లిస్తాయి. అందుకే మేఘాలు అన్ని రంగులు కలిసిన తెల్ల రంగులో కనబడతాయి. ఇక వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ లాంటి వాయు అణువులు ఉంటాయి. అవి వెలుగు అలల కన్నా చిన్నవి. వెలుగు వాటికి తాకినప్పుడు ఉండే పరిస్థితి వేరు. నీటి చుక్కలకు తగిలినప్పుడు ఉండే రకంగా ఇక్కడ పరావర్తనం జరగదు. అయినా కాంతి ఈ అణువులను తాకినప్పుడు వాటిలోని కొంత శక్తిని అణువులు పీల్చుకుంటాయి. వెంటనే అదే రకం అలలను బయటకు పంపిస్తాయి కూడా. సూర్యుడి నుంచి బయలుదేరిన వెలుతురు మొత్తంగా ఒకే వైపు పయనిస్తుంది. కానీ ఈ వాయు అణువులకు కొట్టుకున్న వెలుగు మాత్రం పరావర్తనం చెందిన తీరును బట్టి అణువుల నుంచి నేరుగా అంటే అన్ని వైపులకు వెదజల్లబడుతుంది. ఈ విషయాన్నే జాన్ రాలే అనే పరిశోధకుడు కనుగొన్నాడు. ఆయన పేరున ఈ వెదజల్లబడటాన్ని రాలే స్కాటరింగ్ అంటారు. ఆకాశం కనిపించే రంగు గురించి మొదలుపెట్టి ఎన్నో విషయాలు చెప్పుకుందాం. ఇక్కడ వాయువుల కారణంగా వెలుగు చెందే మార్పును ఆధారంగా తీసుకోవలసి ఉంది. అలల నిడివి ఎంత తక్కువగా ఉంటే వాటి విస్తరణ అంత ఎక్కువగా జరుగుతుంది. అంటే ఎరుపు, పసుపు లాంటి రంగులు తక్కువగాను, నీలం, ఊదా లాంటి రంగులు ఎక్కువగాను వెదజల్లబడతాయని అర్థం. వాతావరణం అసలు లేకుంటే మనకు కూడా ఆకాశం పగలు కూడా నల్లగానే కనిపించేది. మనకు కనిపించే నీలం రంగుకు కారణం వాయు అణువులకు తగిలి వెలుగు దారిమారటం. నీలం రంగు ఎక్కువగా వెదజల్లబడుతుందని ఇప్పటికే గమనించాం. కనిపించే 7 రంగులలో నీలం రంగు కన్నా ముందే వయొలెట్, ఇండిగోలు కూడా వస్తాయి. మరి ఆకాశం 6 రంగులలో కాక నీలంగానే ఎందుకు కనబడుతుంది? నిజానికి ఈ 2 అలల నిడివి నీలం కన్నా తక్కువే. నీలం రంగు ఎక్కువగా కనిపించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సూర్యుని నుంచి వచ్చే వెలుగులోనే ఊదా కన్నా నీలం రంగు ఎక్కువగా ఉంటుంది. ఈ రంగు ఎక్కువగా ఉంది కాబట్టి మన కంటికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక 2వ కారణం మన కళ్ళల్లో ఉంది. మన కళ్ళు ఊదా రంగు కన్నా నీలం రంగును తేలికగా పట్టుకోగలుగుతాయి. అందుకే ఆకాశం కానీ సముద్రంలోని నీరు కానీ నీలం రంగులో కనబడతాయి. రంగుల కలయిక కారణంగా మనకు వెలుగు రంగు లేకుండా కనబడుతోంది. అది తిరిగి విడిపోయినందుకు గాను కొంత భాగాన్ని వస్తువులు పీల్చుకున్నందుకు అవి రంగులలో కనబడతాయి. ఇది సులభమైన భౌతిక శాస్త్ర సూత్రం.